పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజా ఆరాధనా, ఆ యేసు రాజా ఆరాధనా, ఆ యేసు రాజా ఆరాధనా, ఆ యేసు రాజా ఆరాధనా, మా యేసు రాజా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, నా యేసు రాజా ఆరాధనా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, పరిశుద్ధాత్మారాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా.